నాలుగు. విద్యాధరోపాఖ్యానం. వశిష్ఠుడు, రామ మహాత్ముడైన భుసుండుడి దగ్గరికి నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటానని పూర్వమే చెప్పాను కదా. అలాగే ఒకసారి నేను ఆయన వద్దకు వెళ్ళినప్పుడు మాటల ప్రసంగంలో, మహాత్మా, భుసుండా, మూఢుడై ఆత్మజ్ఞానం లేనివాడై ఉండిగూడా నీకు మల్లే దీర్ఘకాలం బ్రతికున్న చిరంజీవిని ఎవరినైనా నువ్వు చూశావా అని అడిగాను. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పాడు, భుసుండుడు, వశిష్ఠ మహర్షి, పూర్వం లోకాలోక పర్వతశిఖరం మీద ఆత్మజ్ఞానంలేని విద్యాధరుడు ఒకడు ఉండేవాడు. భూమికి చుట్టూతా దిక్కులకు చివరలో ఉండే వెలుగులు సరిహద్దును లోకాలోక పర్వతం అంటారు. అతనికి విద్యాధర జాతివారికి ఉండే దివ్య శక్తులన్నీ ఉండేవి. ఆ శక్తులతో అతను ఎప్పుడూ ఇంద్రియ సుఖలంపటుడై ఉండేవాడు. ఇలా ఉండగా అతనికి తన ఆయుద్దాయం అయిపోతోందని తెలిసింది. అందువల్ల భయపడి అప్పుడు సదాచారాలను, నియమాలను పాటిస్తూ దీర్ఘాయుష్షు కోసం మంచి తపస్సు చేశాడు. దానివల్ల అతని ఆయుద్దాయం పెరిగింది. మళ్లీ ఆయుద్దాయం చివరికొస్తున్న సూచనలు కనిపించగానే అతను మళ్లీ తపస్సు చేస్తూ ఉండేవాడు. అలా అతను నాలుగు కల్పాలపాటు ఇంద్రియ సుఖభోగం ప్రధానంగా, తపస్సు అప్రధానంగా జీవితం గడిపాడు. ఐసర్వ్ ఆరు. ఎంత అప్రధానమైన ఆయుద్దాయం కోసం తరచూ తపస్సు చేస్తూ ఉండటం వల్ల నాలుగో కల్పం చివరిలో అతని మనస్సులో వివేకం మొలకెత్తింది. కొత్త ఆలోచనలు వచ్చాయి. అరెరే, ఎన్నెన్నిసార్లు మరణం దగ్గరకొచ్చి పడుతోంది, ఎన్నెన్నిసార్లు తపస్సు చేస్తున్నాను, అంతకుముందు ఎన్నిసార్లు జనన మరణాలు జరిగిపోయాయి, ఈ చక్రం ఆగేదెలా, అసలు నాకు ముసలితనమే లేకుండా పోయే ఉపాయమే లేదా, అసలు ప్రపంచంలో సుస్థిరమైన వస్తువే లేదా అని. ఆ విద్యాధరుడు ఇలాంటి ఆలోచనలతో చాలాకాలం మథనపడి ప్రపంచంలో శాశ్వతమైన వస్తువు ఏదీ కనిపించక, సారవంతమైన వస్తువు కూడా కనిపించక విసుగు పుట్టి విరక్తి కలిగి చివరికి ఎవరు చెప్పారో గాని నా దగ్గరకు వచ్చాడు. అతను వచ్చేసరికి అతని శరీరం చాలా ముసలిదైపోయి ఉంది. నేను అతనికంటే చాలా చిన్నవాడిలాగా కనిపిస్తున్నాను. అయినా అతను నా దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించాడు. నేనతనికి సమయోచితమైన అతిథి సేవలు చేశాను. అతను కొంతకాలం నా దగ్గరే ఉండిపోయాడు. ఒకరోజు నేను విశ్రాంతిగా ఉన్న సమయం చూసి ఇలా అడిగాడు, విద్యాధరుడు, భుసుండ యోగీశ్వర, ఈ ఇంద్రియాలు మెత్తని కత్తుల్లాగా కనిపిస్తున్నాయి, తమ తమ విషయాలమీదకు వెళ్లేదాకా మెత్తగానే ఉంటాయి, వెళ్లక గట్టిపడిపోయి కత్తిలాగా మారిపోతాయి. ఇలాంటి ఇంద్రియాలకు లోబడి నాలుగు కల్పాలుగా జీవిస్తున్నాను. నేను విద్యాధర జాతివాడిని గనుక నా భోగాలకు అంతులేదు. అయినా ఏం ప్రయోజనం? నాకు శాశ్వత సుఖం కలగడం లేదు. చూడగా చూడగా ఏమనిపిస్తోందంటే, నీచాలైన ఈ ఇంద్రియాలకు లొంగనివాడు మామూలు మానవుడైనా సరే దేవతలైన మాకంటే వాడే గొప్పవాడు. తత్వవేత్తల సాంగత్యమే ఈ ఇంద్రియాల ఉద్రేకాలను తగ్గించగలదని పెద్దలు చెబుతున్నారు. అందుకే మీ దగ్గరికి వచ్చాను, శరణు వేడుతున్నాను. దయతో తత్వోపదేశం చేసి ఉద్ధరించండి. గమనిక ఈ మాటలు చెప్పడానికి వాల్మీకి మహర్షి ఇంచుమించు ఒకటిన్నర సర్గలు తీసుకున్నాడు. ఐదో సర్గ పదమూడవ శ్లోకంతో విద్యాధర వాక్యం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆరవ సర్గ చివరిదాకా విద్యాధర వాక్యమే. ఇంద్రియాల యొక్క ఆగడాలను వర్ణించడమే ఈ శ్లోకాల తాత్పర్యం. వైరాగ్యాన్ని కలిగించడమే దీనికి ప్రయోజనం. ఇలా ఎక్కడికక్కడ వాక్యాలను, వివరణలను పెంచుకుంటూ పోవడం చేతనే ఈ విద్యాధరోపాఖ్యానం ఐదవ సర్గ నుంచి పదహారవ సర్గదాకా 12 సర్గలపాటు సాగింది. మనం వీలైనంత సంగ్రహంగా ఈ సర్గల సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం.